చేసేంద నీల వాడి కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, నువ్వు కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. నిలబాడి కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, నువ్వు కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. శనిగసేన్ల నీలవాడి సేతులు పమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, జర్ర సేతులు పమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. అయితే మక్కసేన్ల నీలవాడి మాటలాడమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, నాతో మాటలాడమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. కంది సెంగ నీలవాడి కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, నువ్వు కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. మరేడగొస్తావు మరే మరే సింతాతోపు, ఆ సింతాతోపు, అరే సింతాతోపులో నా బంతులాడరావమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, బంతులాడరావమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. పత్తి సెంగ్ల కూసోనుంట పలకరియమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, ఒక్క పాట వాడమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. కంది సెంగ్ల నీల వాడి కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, నువ్వు కన్ను గీటమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. ఇంటికి రావమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప, మా ఇంటికి రావమ్మో పువ్వులమ్మే ఓ పుష్ప. అయితే మా వాళ్ళు వచ్చినాక మాట చెప్తాను, పువ్వులమ్మే ఓ పుష్ప, నిన్ను మనువాడుతాను పువ్వులమ్మే ఓ పుష్ప. మాట చెప్తాను, పువ్వులమ్మే ఓ పుష్ప, నిన్ను మనువాడుతాను పువ్వులమ్మే ఓ పుష్ప. అరే అరే మాట చెప్తాను, పువ్వులమ్మే ఓ పుష్ప, నిన్ను మనువాడుతాను పువ్వులమ్మే ఓ పుష్ప.